ఉష్ణము ఉష్ణోగ్రత పుస్తకం 4వ భాగం. దీనిలో తరువాత అంశం ఉష్ణమానం. ఉష్ణోగ్రతలో మార్పుల వల్ల ఘనపరిమాణంలో వచ్చే మార్పులని బాగా సంవర్ధనం చేసి చూడాలంటే ఘన పదార్థాల కన్నా ద్రవ్యాలను వాడితే మేలు. నిర్వాతమైన ఓ గోళాకారపు పాత్రకి ఒక పక్క లిటారుగా పైకి పోతున్న ఓ సన్నని నాళం ఉందని అనుకుందాం. ఈ గోళాకారపు పాత్ర నిండా ఓ ద్రవ్యం ఉంది, కానీ దానిపైనున్న నాళంలో మాత్రం వట్టి శూన్యమే ఉంది. ఇప్పుడు ద్రవాన్ని వెచ్చజేసినప్పుడు దాని ఆయతనం పెరుగుతుంది. వ్యాకోచించే ద్రవం పైనున్న నాళంలోకి పోవాల్సిందే. పైనున్న నాళంలోకి ప్రవేశించిన ద్రవం యొక్క ఘనపరిమాణాన్ని సులభంగా ఈ సూత్రంతో కొలవవచ్చు. V = π × R × R × H. R అంటే నాళం యొక్క వ్యాసార్థం, H అంటే నాళంలోకి ప్రవేశించిన ద్రవం యొక్క మట్టం. ఒకే ఆయతనానికి నాళం యొక్క వ్యాసార్థం తక్కువ అవుతున్న కొద్దీ ద్రవం పైకి లేచే మట్టం ఎక్కువ అవుతూ ఉంటుంది. కనుక ద్రవం వ్యాకోచించిన ఘనపరిమాణం తక్కువ అయినా కూడా నాళం బాగా సన్నగా ఉంటే ద్రవం నాళంలో బాగా పైకి లేస్తుందని అర్థమవుతుంది. నాళంలో ద్రవం యొక్క మట్టాన్ని ఉష్ణోగ్రత కొలమానంగా వాడుకోవచ్చని స్పష్టంగా కనిపిస్తోంది. ఒక పెద్ద ద్రవభాండాగారం ఒక పక్క, మరో పక్క ఆ ద్రవం ప్రవేశించటానికి ఓ సన్నని నాళం ఉన్న పరికరాన్నే థర్మామీటర్ అంటారు. అంటే గ్రీకులో ఉష్ణమానం అన్నమాట. 17వ శతాబ్దంలో అలాంటి థర్మామీటర్లని మొట్టమొదటిసారిగా రూపొందించడం మొదలుపెట్టారు. మొదట్లో రకరకాల ద్రవాలను వాడి చూశారు. నీరు అతి సామాన్యమైన ద్రవం కనుక నీటిని వాడి చూశారు. కానీ చిక్కేమిటంటే ఉష్ణోగ్రత పెరుగుతుంటే నీరు సమంగా వ్యాకోచించదు. నీటి యొక్క ఘనీభవన బిందువు నీరు గడ్డగట్టుకునే ఉష్ణోగ్రత కన్నా కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద నీటి సాంద్రత గరిష్ట స్థాయిని, అంటే దాని ఆయతనం కనిష్ట స్థాయిని చేరుకుంటుంది. పైగా నీరు ద్రవరూపంలో ఉండే ఉష్ణోగ్రతల విస్తృతి కూడా చాలా పరిమితంగానే ఉంటుంది. దాని ఘనీభవన బిందువు కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద, మరుగు బిందువు కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉష్ణోగ్రత కొలవడానికి నీరు పనికిరాదు. కానీ నీరు గడ్డగట్టుకుపోయే ఉష్ణోగ్రతల వద్ద కూడా ఆల్కహాలు ద్రవరూపంలో ఉంటుంది. కనుక నీటిని బదులు ఆల్కహాల్ని వాడుతూ ఉంటారు. కానీ నీరు మరిగే ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్దే ఆల్కహాలు మరిగి ఆవిరైపోతుంది. మరో విషయం ఏమిటంటే నీరు ఆల్కహాలు రెండూ కూడా గాజుని తడి చేస్తాయి. ఉష్ణోగ్రత తగ్గుతున్నప్పుడు నాళంలో ఉన్న ద్రవం యొక్క మట్టం పడుతుంటుంది. అలా కిందకు దిగుతున్న ద్రవం గాజు గోడలకి అంటుకుంటూ మెల్లగా కిందకు జారుతుంది. పైన గోడలకి అంటుకున్న ద్రవం మెల్లగా కిందకి జారుతుంటే కింద ద్రవం యొక్క మట్టం పెరుగుతూ కనిపిస్తుంది. కనుక ద్రవం మట్టంలో ఈ మార్పు ఉష్ణోగ్రతలో మార్పు వల్ల వచ్చిందా, పైనుండి జారుతున్న ద్రవం వల్ల వచ్చిందా సులభంగా అర్థం కాదు.